చతుర్థకాండే ప్రథమ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. పరిష్కృతి సవిదుర్దేవస్ సవిదు గంధర్వ గంధర్వ దివ్యో గంధర్వ గంధర్వ ఇది గంధర్వ ఏకపో పృథివ్యా పృథివ్యా అస్తి పృథివ్యా సుధస్థా సుధస్థా

ఋద్రస్య గాణపత్యా రుద్రస్య రుద్రస్య గాణపత్యాన్వయోర్ఘాణపత్యాద్రుద్రస్య రుద్రస్య పృథివీ అన్నను ద్యావా పృథివీ ఆ ద్యావా పృథివీ అన్నను ద్యా ద్యావా పృథివీ ద్రవిణోదా వాజిల్ వాజిన్ ద్రవిణోదా ఆస్థానా ద్రవిణోదా ద్రవిణ్యాముస్యాము వయమ్ వయక్తు శ్యాము సుమతో సుమతో శ్యామ వయమ్ వయక్తు శ్యాము సుమతో శ్యామ సుమతో సుమతో శ్యామ శ్యామ సుమతో పృథివ్యా పృథివ్యా సుమతో శ్యామ శ్యామ సుమతో పృథివ్యా సుమతో సుమతో పృథివ్యా అగ్నిమగ్నిం పృథివ్యా సుమతో సుమతో పృథివ్యా అగ్నిం సుమతోమతో అగ్నిమగ్నిం పృథివ్యా పృథివ్యా అగ్నిం ఖనిష్యంత ఖనిష్యంతో అగ్నిం పృథివ్యా పృథివ్యా అగ్నిం ఖనిష్యంత ఖనిష్యంత ఖనిష్యంతో అగ్నిమగ్నిం ఖనిష్యంత ఉపస్థ ఉపస్థే ఖనిష్యంతో అగ్నిమగ్నిం ఖనిష్యంత ఉపస్థే ఉపస్థ ఉపస్థే ఖనిష్యంత ఖనిష్యంత ఉపస్థే అస్యా ఉపస్థే ఖనిష్యంత ఖనిష్యంత ఉపస్థే ద్రవిణ జీ వాజ్యర్వాకర్వా వాజీ వాజ్యర్వాకర్వాకస్సో అకరగస్సలోకం లోకగుంసో అకరగస్సలోకం పృథివ్యా పృథివ్యా సుకృతం లోకం లోకగుం సుకృతం పృథివ్యా పృథివ్యా పృథివ్యా సుకృతం సుకృతం పృథివ్యా ప్రదేశ్యంతం బృహంతం బృహంతం వయసా తిరస్చా తిరస్చా వయసా బృహంతం అశ్మనస్పరి పరీతి పరీ మమ్మరేభ్యోపరేభ్యస్తం మమ్మరేభ్య ృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్టమృష్ ప్రథా ఉరు పుష్కరాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధర్వాధ నిరమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథతమంథత వాఘతో వాఘతో విశ్వస్య విశ్వస్య వాఘత వాఘత ఇది వాఘత ఉదందముత్వాందముత్వాద్యం దద్యం ప్రభుత్వాద్యం ఆదధ్యం దద్యం ద్వాదధ్యం ఋషిర్షద్ధ్యం ద్వాదధ్యం ఋషి దద్యం ఋషిర్షద్ధ్యం దద్యం ఋష పుత్ర పుత్ర ఋషద్ధ్యం దద్యం ఋష పుత్ర పుత్ర పుత్ర ఋషిర్ష పుత్ర ఈధ ఈధే పుత్ర ఋషిర్షిపుత్ర ఈధే ఈధ ఈధే పుత్ర పుత్ర ఈధే అథర్వణ అథర్వణ ఈధే పుత్ర పుత్ర ఈధే అథర్వణ అథర్వణ అథర్వణ ఈధ ఈధే అథర్వణ అథర్వణ ఇత్యథర్వణ పురందరం పురందరం వృత్రాణం వృత్రాణం పురందరం హరణమితి వృత్రాహరణం పురందరమితి పురందరం తమువదంతముక్వాదంతము ధనంజయ గోరడే రణే రణే రణే ధనంజయం ధనంజయ గోరడే రణే ధనంజయమితి ధనం జయం రణే రణ ఇది రణే సహస్రం భర ప్రమదరిత్యదబ్ధవ్రత ప్రమదే సహస్రంభరో వృష్ఠ సహస్రంభర శుచిదీప సహస్రంభరో వృష్ఠ సహస్రంభర శుచిదీప సహస్రంభర శుచిదీప శుచిదీప సహస్రంభర సహస్రంభర శుచిదీపో అగ్నిరగ్ని శుచిదీప సహస్రంభర సహస్రంభర శుచిదీపో అగ్ని సహస్రంభర ఇది సహస్రంభర శుచిదీపో అగ్నిరగ్ని శుచిదీప శుచిదీపో అగ్ని మహాన్ మహాన్ సీదస్వ సీదస్వ మహాగో అసి మహాన్ సీదస్వ సీదస్వ మహాగో అసి మహాగో అస్తి మహాన్ మహాగో అసి శోచస్వ శోచస్వాసి మహాన్ మహాగో అసి శోచస్వాసి శోచస్వ శోచస్వాస్తి శోచస్వ దేవీతమో దేవీతమ శోచస్వాస్తి శోచస్వ దేవీతమహాస్వ దేవీతమో దేవీతమ శోచస్వ శోచస్వ దేవీతమీతమ ఇది దేవా ధూమం వివిధోమగ్నే అగ్నే ధూమం వివిధోమగ్నే ధూమమగ్నే అగ్నే ధూమం ధూమమగ్నే అరుషమరుషమగ్నే ధూమం ధూమమగ్నే అరుషం అగ్నే అరుషమరుషమగ్నే అగ్నే అరుషం మియేధ్యమియేధ్యరుషమగ్నే అగ్నే అరుషం మియేధ్యమియేధ్యరుషమరుషం మియేధ్యసృజ సృజమియేధ్యసృజ ప్రశస్త ప్రశస్త సృజమియేధ్యమియేధ్యసృజ ప్రశస్త ప్రశస్త ప్రశస్త సృజ సృజ ప్రశస్త దర్శతం దర్శతం ప్రశస్త సృజ సృజ ప్రశస్త దర్శతం దర్శతం దర్శతం ప్రశస్త ప్రశస్త దర్శతం ప్రాశస్త దర్శతమితి దర్శతం నిష్వాహిజని స్వజనిష్వాహిజేన్యోజేన్యోహిజని స్వజనిష్వాహిజేన్యోజేన్యోహిజేన్యో అగ్రే అగ్రే జేన్యోహిజేన్యో అగ్రేన్యో అగ్రే అగ్రే జేన్యోజేన్యో అగ్రే అన్నామన్నామగ్రే జేన్యోజేన్యో అగ్రే అన్నాగ్రే అన్నామన్నామగ్రే అగ్రే జ్యోతిషా జ్యోతిషా జ్యోతిదా దాజన్మ జన్మ సహ జ్యోతిషా జ్యోతిదా దాజన్మ శర్మ శర్మ సహ దాశర్మ వరుధం శర్మ సహ దాశర్మ వరుధం శర్మ వరుతం వరుధకం శర్మ శర్మ వరుతమా వరుధకం శర్మ శర్మ వరుతమా వరుధం వరుధమాసదో అసద ఆవరుధం వరుధమాసద అగ్నే వాసో వాసో అగ్నే విశ్వరూపం విశ్వరూపమగ్నే వాసో వాసో అగ్నే విశ్వరూపం అగ్నే విశ్వరూపం విశ్వరూపమగ్నే అగ్నే విశ్వరూపకోసకోసం విశ్వరూపమగ్నే అగ్నే విశ్వరూపకోసం విశ్వరూపకోసకోసం విశ్వరూపం విశ్వరూపకోసం యేస్వేస్వం విశ్వరూపం విశ్వరూపకోసం యేస్వరూపమితి విశ్వరూపం సంయస్వ విభావసో విభావసో వ్యయస్వ సగం సంయస్వ విభావసో ప్రాక్తస్తమాగుంసిమాగుక్త ప్రాక్త ప్రాక్తో అర్థ ప్రమాతృభ్యో మాతృభ్య ప్రాక్తో అర్థ ప్రమాతృభ్య మాతృభ్యో మాతృభ్య ప్రమాతృభ్యో అధ్యధి మాతృభ్య ప్రమాతృభ్యో అధి మాతృభ్యో అధ్యధి మాతృభ్యో మాతృభ్యో అధి కనిక్రద కనిక్రదధి మాతృభ్యో మాతృభ్యో అధి కనిక్రద మాతృభ్య ఇది ంగ ఆశురాశుర్వేద్వంగ ఆశుర్వేద్వంగ ఆశుర్వేద్వంగ ఇది వేడు అంగ ఆశురాశుపురేష్యమాశుర్దూతో దూత శోషుజానోబాధస్వ ద్విషో ద్విషో బాధ

స్వా విశ్వే విశ్వే స్వా దేవా దేవా దేవా స్వా దేవా వై స్వానరా వై స్వానరా దేవా స్వా దేవా వై స్వానరా దేవా వై స్వానరా వై స్వానరా దేవా దేవా వై స్వానరా సగుంసం వై స్వానరా దేవా దేవా వై స్వానరా సం వై స్వానరా సగుంసం వై స్వానరా వై స్వానరాత్తగో సృజంత సృజంతుతం వై స్వానరా వై స్వానరాత్తగో సృజంతు సృజంతు సృజంతు సకోసకోసుగంద్వానుష్టుభేనానుష్టుభేన సృజంతు సకోసకోసుగంద్వానుష్టుభేనానుష్టుభేనానుష్టుభేన సృజంతు సృజంతానుష్టుభేన ఛందసా ఛందసానుష్టుభేన సృజంతు సృజంతానుష్టుభేన ఛందసానుష్టుభేన ఛందసా ఛందసానుష్టుభేనానుష్టుభేన ఛందసాంగిరస్పృతంగిరస్పచ్ఛందసానుష్టుభేనానుష్టుభేన ఛందసాంగిరస్పృతానుష్టుభేనేత్యానో శక్త్యా బాహుభ్యా మది దరజ బాహుభ్యా గోశక్త్యా పుత్రం మాతా మాతా పుత్రం యథా పుత్రం మాతా మాతా పుత్రం యథాపుత్రం పుత్రం ఛందసాంగిరస్వదంగిరస్వచ్ఛందసానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభేనానుష్ఠుభ స్థుభేన ఛందసాంగిరస్పృత ధూపయందు క్రైష్ణుభేన ధూపయందు త్వా ధూపయందు త్రైష్ణుభేన ఇష్టుభేన త్రిష్టుభేన ధూపయందు ధూపయందు త్రిష్టుభేన ఛందసా ఛందసా త్రిష్టుభేన ధూపయందు ధూపయందు త్రిష్టుభేన ఛందసా త్రిష్టుభేన ఛందసా ఛందసా త్రిష్టుభేన త్రిష్టుభేన ఛందసాంగిరస్వరంగిరస్వ ఛందసా త్రిష్టుభేన త్రిష్టుభేన ఛందసాంగిరస్వద ఛందసాంగిరస్వరంగిరస్వ ఛందసా ఛందసాంగిరస్వదాదిత్యా ఆదిత్యాంగిరస్వచ్ఛందసా ఛందసాంగిరస్వదాదిత్యా ఆదిత్యాంగిరస్వదంగిరస్వదాదిత్యా ఘనత్వవటావట ఘనత్వంగిరస్వరంగిరస్వఖనత్వవటావట ఘనత్వంగిరస్వరంగిరస్వఖనత్వవట ఘనత్వవటావట ఘనత్వవట దేవానాం దేవానామవటఘనతు ఘనత్వవట దేవానాం అవట దేవానాం దేవానామవటావట దేవానాం త్వా దేవానామవటావట దేవానాం దేవానాం త్వా దేవానాం దేవానాం త్వాపత్నీః పత్నీః త్వా దేవానాం దేవానాం త్వాపత్నీః త్వాపత్నీః పత్నీః త్వా త్వాపత్నీః దేవేః దేవేః పత్నీః త్వా త్వాపత్నీః దేవీర్దేవీః పత్నీః పత్నీః దేవీర్విశ్వదేవ్యావతీర్విశ్వదేవ్యావతీర్దేవీః పత్నీః పత్నీః ప్రయోజన యోజన యొక్క దేవీర్దేవీ స్వాజన యోజన ధ్రువాధ్రువాధిష్ట ధ్రువాత్వం ధ్రువాత్వం ధ్రువాధ్రువాత్వం ధ్రువాత్వం ధ్రువాత్వం విశ్వా విశ్వా రోచనేన దీదిహి దీదిహి రోచనేన విశ్వా రోజనేన విశ్వా విశ్వా రోజనేన రోజనేన విశ్వా విశ్వా రోజనేన రోజనేన విశ్వా ఆ విశ్వా విశ్వా ఆభాయి భాష్యా విశ్వా విశ్వా ఆభాయి ఆభాయి భాష్యా భాయి ప్రదిశ ప్రదిశో భాష్యా భాయి ప్రదిశ ప్రదిశ ప్రదిశో భాయి భాయి ప్రదిశ పృథివ్యా పృథివ్యా ప్రదిశో భాయి భాయి ప్రదిశ పృథివ్యా ప్రదిశ పృథివ్యా పృథివ్యా ప్రదిశ ప్రదిశ పృథివ్యా పృథివ్యాశకం సంచేద్యస్వేద్యస్వశకం సంచేద్యస్వేద్యస్వేద్యస్వదేద్యస్వాగ్నే అగ్నిద్యస్వదేద్యస్వాగ్నేష్వాగ్నే అగ్న ఇద్యస్వేద్యస్వాగ్నే ప్రతిప్రాగ్న ఇద్యస్వేద్యస్వాగ్నే ప్రాగ్నే ప్రాగ్నే అగ్నే ప్రజల ప్రాగ్నే అగ్నే ప్రజ బోధయ బోధయ చ ప్రజ బోధయ బోధయ బోధయ చ బోధయైనమేనం బోధయ చ బోధయైనం బోధయైనమేనం బోధయ బోధయైనముదుదేనం బోధయ బోధయైనముత్ ఏనముదుదేనమేనముచ్య చోదేనమేనముచ్య చోదుచ్య నిష్ఠ తిష్ఠ చోదుచ్య నిష్ఠ తిష్ఠ తిష్ఠ జజ తిష్ఠ మహతే మహతే తిష్ఠ జజ తిష్ఠ మహతే మహతే మహతే తిష్ఠ తిష్ఠ మహతే సౌభగాయ సౌభగాయ మహతే తిష్ఠ తిష్ఠ మహతే సౌభగాయ మహతే సౌభగాయ సౌభగాయ మహతే మహతే సౌభగాయ సౌభగాయేతి సౌభగాయ మాచర మాచరిషద్రిషచ్చ మాచరిషత్ ఉపసత్తోపసత్తారిషద్రిషదుపసత్తాపసత్తారిషద్రిషదుపసత్తాపసత్తోపసత్తాపసత్తాతే అగ్నే అగ్నే దౌపసత్తోపసత్తాతే అగ్నే అగ్నే అగ్నే దేతే అగ్నే బ్రహ్మాణో బ్రహ్మాణో అగ్నే దేతే అగ్నే బ్రహ్మాణ అగ్నే బ్రహ్మాణో బ్రహ్మాణో అగ్నే అగ్నే బ్రహ్మాణస్తే బ్రహ్మాణో అగ్నే అగ్నే బ్రహ్మాణస్తే బ్రహ్మాణో బ్రహ్మాణస్తే యశసో యశసస్తే బ్రహ్మాణో బ్రహ్మాణస్తే యశసో యశసస్తేసంతు సంతు యశసో యశస్సంతు మాసంతు యశసో యశస్సంతు మాసంతు సంతు మాన్యే అన్యే మాసంతు సంతు మాన్యే అన్యే మామాన్యే అన్యైత్యన్యే త్వామగ్నే అగ్నే త్వాం త్వామగ్నే వృణదే వృణదే అగ్నే త్వాం త్వామగ్నే వృణదే అగ్నే వృణదే వృణదే అగ్నే అగ్నే వృణదే బ్రాహ్మణ బ్రాహ్మణ వృణదే అగ్నే అగ్నే వృణదే బ్రాహ్మణ బ్రాహ్మణ బ్రాహ్మణ వృణదే వృణదే బ్రాహ్మణ ఇమ ఇమే బ్రాహ్మణ వృణదే వృణదే బ్రాహ్మణ ఇమే బ్రాహ్మణ ఇమ ఇమే బ్రాహ్మణ బ్రాహ్మణ ఇమే శివ శివ ఇమే బ్రాహ్మణ బ్రాహ్మణ ఇమే శివ ఇమే శివ శివ ఇమ ఇమే శివో అగ్నే అగ్నే శివ ఇమ ఇమే శివో అగ్నే అగ్నే అగ్నే శివ శివ అగ్నే సంవరణే సంవరణే అగ్నే శివ శివ అగ్నే సంవరణే సంవరణే సంవరణే అగ్నే అగ్నే సంవరణే భవ భవ సంవరణే అగ్నే అగ్నే సంవరణే భవా సంవరణే భవ భవ సంవరణే సంవరణే భవానో నో భవ సంవరణే సంవరణే భవాన సంవరణ ఇది వరణే భవానో నో భవ భవాన ఇది మహా నో నత్వత్నహాను వత్నహానో అభిమాదిజిదభిమాదిజిన్న వత్నహాను వత్నహానో అభిమాదిజిదేతి సమత్నాహా అభిమాదిజిదభిమాదిజిన్నో నో అభిమాదిజిచ్చదాభిమాదిజిన్నో నో అభిమాదిజిచ్చాభిమాదిజిచ్చాభిమాదిజిదభిమాదిజిచ్చ స్వే స్వే చాభిమాదిజిదభిమాదిజిచ్చ స్వే అభిమాదిజిదిత్యభిమాదిజిద స్వే స్వే చ స్వే గజే గజే స్వే చ స్వే గజే గజే గజే స్వే స్వే గజే జాగృహి జాగృహి గజే స్వే స్వే గజే జాగృహి జాగృహి జాగృహి గజే గజే జాగృహ్య ప్రయుచ్ఛన్న ప్రయుచ్ఛన్ జాగృహి గజే గజే జాగృహ్య ప్రయుచ్ఛన్ జాగృహ్య ప్రయుచ్ఛన్న ప్రయుచ్ఛన్ జాగృహి జాగృహ్య ప్రయుచ్ఛన్ ప్రయుచ్ఛన్ నిత్య ప్రయుచ్ఛన్ ఇహై వైవే హే హై వాగ్నే అగ్న ఏవే హే హై వాగ్నే వాగ్నే అగ్న ఏవైవాగ్నే అధ్యధ్యగ్న ఏవైవాగ్నే అధి అగ్నే అధ్యధ్యగ్నే అగ్నే అధిధారయ ధారయాధ్యగ్నే అగ్నే అధిధారయ ధారయ ధారయాధ్యధిధారయారయిగో రయం ధారయాధ్యధిధారయారయిం ధారయారయిగో రయం ధారయ ధారయారయిం మామారయిం ధారయ ధారయారయిం మామారయిగో రయిం మాత్వా తామారయిగో రయిం మాత్వా మామాత్వాని నిత్వా మామాత్వాని నిత్వాని క్రం క్రం నిత్వా క్రం క్రం నిక్రం పోర్భజత పోర్భజత క్రం నిక్రం పోర్భజత పూర్వజిత పూర్వజిత క్రం క్రం పూర్వజితో నికారిణో నికారిణ పూర్వజిత క్రం క్రం పూర్వజితో నికారిణ పూర్వజితో నికారిణో నికారిణ పూర్వజిత పూర్వజితో నికారిణ పూర్వజిత ఇది పూర్వజిత క్షత్రం క్షత్రమగ్నే సుయమగో సుయమమగ్నే క్షత్రం క్షత్రమగ్నే సుయమం అగ్నే సుయమగో సుయమమగ్నే అగ్నే సుయమమస్తు సుయమమగ్నే అగ్నే సుయమమస్తు సుయమమస్తు సుయమగో సుయమమస్తు దుభ్యం దుభ్యమస్తు సుయమగో సుయమమస్తు దుభ్యం సుయమమిది సుయమం దుభ్యమస్తు దుభ్యముపసత్తోపసత్తా దుభ్యమస్తు దుభ్యముపసత్తోపసత్తా దుభ్యం దుభ్యముపసత్తా వర్ధతాం వర్ధతాం ఉపసత్తా దుభ్యం దుభ్యముపసత్తా రాగో రయం దా రయగో రయం దా ఇది జాతమే దా జాత జాతవేద అనాధృష్యో నాధృష్యో జాతవేద అనిష్ృతో అనిష్ృతో జాతవేద అనాధృష్యో నాధృష్యో జాతవేద అనిష్ృత దృశ్య ఇత్యనా దృశ్య జాతవేద అనిష్ృతో అనిష్ృతో జాతవేద జాతవేద అనిష్ృతో విరాట్ విరాట్ అనిష్ృతో జాతవేద జాతవేద అనిష్ృతో విరాట్ ఇది జాత వేద అనిష్ృతో విరాట్ విరాట్ అనిష్ృతో అనిష్ృతో విరాటగ్నే అగ్నే విరాట్ అనిష్ృతో అనిష్ృతో విరాటగ్నే విరాటగ్నే అగ్నే విరాట్ విరాటగ్నే క్షత్రభుత్ క్షత్రభృదగ్నే విరాట్ విరాటగ్నే క్షత్రభృత్ క్షత్రభృక్షతృభృదగ్నే అగ్నే క్షత్రభృద్ధి క్షత్రభృదగ్నే అగ్నే క్షత్రభృద్ధి క్షత్రభృద్ధి క్షత్రభృక్షత్రభృద్ధి హే హీ క్షత్రభృక్షత్రభృద్ధి ప్రభృతి క్షత్రభృద్ హే హీ విశ్వా విశ్వాచా ప్రమంచం ప్రమంచన్నాచా విశ్వా విశ్వాచా ప్రమంచన్ ప్రమంచన్ ప్రమంచన్నాశా ఆశా ప్రమంచన్ మానుషీ మానుషీ ప్రమంచన్నాశా ఆశా ప్రమంచన్ మానుషీ ప్రమంచన్ మానుషేర్ మానుషే ప్రమంచం ప్రమంచన్ మానుషే ప్రియ ప్రియ మానుషే ప్రమంచం ప్రమంచం మానుషే ప్రియ ప్రమంచన్ని ప్రమంచన్ మానుషే ప్రియ ప్రియ మానుషే మానుషే ప్రియ శివాభి శివాభిర్భియ మానుషే మానుషే ప్రియ శివాభి శివాభి శివాభిర్భియో భియ శివాభిరద్యాద్య శివాభిర్భియో భియ శివాభిరద్యాభిరద్యాద్య శివాభి శివాభిరద్య పరి పరియద్య శివాభి శివాభిరద్య పరి పరి పరియద్యాద్య పరి పాహి పాహి పరియద్యాద్య పరి పాహి పరి పాహి పాహి పరి పరి పాహి నో నః పాహి పరి పరి పాహి నః పాహి పాహి నో వృధే వృధే నః పాహి పాహి నో వృధే వృధే వృధే నో నో వృధే ఇది వృధే బృహస్పదే తమిదస్తమిత బృహస్పదే బృహస్పదే రమిత బోధయ బోధయ తమిత బృహస్పదే బృహస్పదే రమిత బోధయ బోధయ బోధయ సమిదస్సమిదోధయనం బోధయ సమిదస్సమిదోధయనం బోధయైనమేనం బోధయ బోధయైన కోశకోషిత కోశకోషితమేనం బోధయ బోధయైన కోశకోషితం కోశకోషిత కోశకోషితమేనమేన కోశకోషితంచిత్సకోషితమేనమేన కోశకోషితంచిత్ సకోషితంచిత్యత్సకోషిత కోశకోషితంచిత్సందరా కోసందరాంచిత్సకోషిత కోశకోషితంచిత్సందరాకోషితమితి సం మృత్యుమస్మాద్దేవానాం దేవానామస్మాదస్ దేవానామగ్నే అగ్నే దేవానామగ్నే భిడదా భిడదా అగ్నే దేవానాం దేవానామగ్నే భిడదా అగ్నే భిడదా భిడదా అగ్నే అగ్నే భిడదా విశ్వవారో విశ్వవారస్త విశ్వవారో విశ్వవారస్త విశ్వవారాయమచ్చాయమేతి

ఇమాముతోమాంగస్మై దేవాజ దేవాజ కస్మా ఇమామిమాంగస్మై దేవాజ దేవాజ దేవాజ సముద్రగో సముద్రగో రసయా సహ సహ రసయా సముద్రగో సముద్రగో దక్షం దక్షం దధానా జలయం దేర్ దధానా దక్షం దక్షం విధృతిమగ్నిం విధృతిమగ్నిం ప్రైజం ప్రైజమగ్నిం విధృతిమగ్నిం ప్రైజం అగ్నిమి జీవీ అగ్నిం రైజం రైజమగ్నిమగ్నిం రైజద్దు స్వాహా స్వాహా ప్రైజమగ్నిమగ్నిం రైజద్దు స్వాహా ప్రైజం రైజద్దు స్వాహా ప్రజాపతయే ప్రజాపతయే స్వాహా ప్రైజం రైజద్దు స్వాహా ప్రజాపతయే ప్రజాపతయే ప్రజాపతయే స్వాహా స్వాహా ప్రజాపతయే మనవే మనవే ప్రజాపతయే స్వాహా స్వాహా ప్రజాపతయే మనవే ప్రజాపతయే మనవే మనవే ప్రజాపతయే ప్రజాపతయే మనవే స్వాహా స్వాహా మనవే ప్రజాపతయే ప్రజాపతయే మనవే స్వాహా ప్రజాపతయ ఇది ప్రజాపతయే స్వాహా స్వాహా మనవే మనవే స్వాహాగ్నజే అగ్నజే స్వాహా మనవే మనవే స్వాహాగ్నజే స్వాహాగ్నజే అగ్నజే స్వాహా స్వాహాగ్నజే వైశ్వానరాజ వైశ్వానరాజాగ్నజే స్వాహా స్వాహాగ్నజే వైశ్వానరాజే వైశ్వానరాజ వైశ్వానరాజాగ్నజే అగ్నజే వైశ్వానరాజ స్వాహా స్వాహా వైశ్వానరాజాగ్నజే అగ్నజే వైశ్వానరాజ స్వాహా వైశ్వానరాజ స్వాహా స్వాహా విశ్వానరాజ విశ్వానరాజ స్వాహా విశ్వే విశ్వే స్వాహా విశ్వానరాజ విశ్వానరాజ స్వాహా విశ్వే స్వాహా విశ్వే విశ్వే స్వాహా స్వాహా విశ్వే దేవస్య దేవస్య విశ్వే స్వాహా స్వాహా విశ్వే దేవస్య విశ్వే దేవస్య దేవస్య విశ్వే విశ్వే దేవస్య నేతుర్నేతుర్దేవస్య విశ్వే విశ్వే దేవస్య నేతు దేవస్య దేవస్య నేతుర్మర్తో మర్తో నేతుర్దేవస్య దేవస్య నేతుర్మర్త నేతుర్మర్తో మర్తో నేతుర్నేతుర్మర్తో వృణీత వృణీతమర్తో నేతుర్నేతుర్మర్తో వృణీత వృణీత వృణీత మర్తో మర్తో వృణీత సఖ్యగుం సఖ్యం వృణీత మర్తో మర్తో వృణీత సఖ్యం వృణీత సఖ్యగుం సఖ్యం వృణీత వృణీత సఖ్యం విశ్వే విశ్వే సఖ్యం వృణీత వృణీత సఖ్యం విశ్వే సఖ్యం విశ్వే విశ్వే సఖ్యగుం సఖ్యం విశ్వే రాజో రాజో విశ్వే సఖ్యగుం సఖ్యం విశ్వే రాజే రాజో రాజో విశ్వే విశ్వే రాజయిషుధ్యసి శుద్ధ్యసి రాజో విశ్వే విశ్వే రాజయిషుధ్యసి రాజయిషుధ్యసి శుద్ధ్యసి రాజో రాజయిషుధ్యసి ద్యుమ్నం ద్యుమ్నమి శుద్ధ్యసి రాజో రాజయిషుధ్యసి ద్యుమ్నం ద్యుమ్నం ద్యుమ్నమి శుద్ధ్యసి శుద్ధ్యసి ద్యుమ్నం వృణీత వృణీత ద్యుమ్నమి శుద్ధ్యసి శుద్ధ్యసి ద్యుమ్నం వృణీత ద్యుమ్నం వృణీత వృణీత ద్యుమ్నం ద్యుమ్నం వృణీత పుష్యసే పుష్యసే వృణీత ద్యుమ్నం ద్యుమ్నం వృణీత పుష్యసే పుష్యసే పుష్యసే వృణీత వృణీత పుష్యసే స్వాహా స్వాహా పుష్యసే వృణీత వృణీత పుష్యసే స్వాహా స్వాహా పుష్యసే పుష్యసే స్వాహా మా స్వాహా పుష్యసే పుష్యసే స్వాహా స్వాహా మా స్వాహా స్వాహా మాసు సుమా స్వాహా స్వాహా మాసు మాసు సుమా మాసు భిత్సుమా మాసు భిత్సు సుమా మాసు రిషోరిషస్సు మా మాసు రిషోరిషస్సు సుగృహస్వృగృహస్వరిషస్సు ృష్ణం బాంబ కృష్ణ వీరయస్వ వీరయస్వ కృష్ణం బాంబ కృష్ణ వీరయస్వేరయస్వేరయస్వృష్ణ వేరయస్వాగ్నిరగ్నిర్వేరయస్వ వీరయస్వాగ్నిశ్చాగ్నిర్వేరయస్వ వీరయస్వాగ్నిశ్చాగ్నిశ్చేదమిదం చేదం కరిష్యథ కరిష్యథ ఇదం చేదం కరిష్యథ కరిష్యథ కరిష్యథ ఇదమిదం కరిష్యథ యథ ఇది కరిష్యథ బృహస్పదేవి దేవి బృహస్పదృహస్పదేవి పృథివీ పృథివీ దేవి బృహస్పదృహస్పదేవి పృథివీ దేవి దేవి పృథివీ స్వస్తయే స్వస్తయే పృథివీ దేవి దేవి పృథివీ స్వస్తయే స్వస్తయే స్వస్తయే పృథివీ పృథివీ స్వస్తయ ఆసుర్యాసురీ స్వస్తయే పృథివీ పృథివీ స్వస్తయ ఆసురీ స్వస్తయ ఆసుర్యాసురీ స్వస్తయే స్వస్తయ ఆసురీ మాయా మాయాసురీ స్వస్తయే స్వస్తయ ఆసురీ మాయాసురీ మాయా మాయాసుర్యాసురీ మాయా స్వదయా మాయాసుర్యాసురీ మాయా స్వదయా స్వదయా మాయా మాయా స్వదయా కృతా కృతా స్వదయా మాయా దేవానామిదమిదం దేవానామిదం దేవానామిదమిదం దేవా విశ్వాన్యుపస్థే విశ్వాన్యగ్నే అగ్నే విశ్వా అన్యుపస్థ ఉపస్థే విశ్వాన్యగ్నే అగ్నే విశ్వాని విశ్వాన్యగ్నే వయునాని వయునాన్యగ్నే విశ్వాని విశ్వాన్యగ్నే వయునాని అగ్నే వయునాని వయునాన్యగ్నే అగ్నే వయునాని విద్వాన్ విద్వాన్ వయునాన్యగ్నే అగ్నే వయునాని విద్వాన్ వయునాని విద్వాన్ విద్వాన్ వయునాని వయునాని విద్వాన్ ఘతమిత్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుషస్వ్యుష

తస్కరాస్తాగుస్తే అగ్నే అగ్నే దేతాగుస్తాగుస్తే అగ్నే అగ్నే అగ్నే అగ్నే అగ్నేప్యగ్నే అగ్నేపి దధామి దధామ్యప్యగ్నే అగ్నేపి దధామి దధామి దధామ్యప్యపి దధామ్యాస్యే దధామ్యప్యపి దధామ్యాస్యే దధామ్యాస్య ఆస్యే దధామి దధామ్యాస్యే ఆస్యైత్యాస్యే దృష్టాభ్యాం మలింలోన్ మలింలోన్ దృష్టాభ్యాం దృష్టాభ్యాం మలింలోన్ జంభీర్మలింలోన్ దృష్టాభ్యాం దృష్టాభ్యాం మలింలోన్ జంభీ మలింలోన్ మలింలోన్ జంభే తస్కరాన్ తస్కరాన్ జంభేర్మలింలోన్ మలింలోన్ తస్కరాన్ తస్కరాన్ భగవస్తాగుస్తాన్ భగవో భగవస్తాగుస్త్వం త్వం తాన్ భగవో భగవస్తాగుస్త్వం భగవ ఇతి భగవహస్త్వం త్వం తాగుస్తాగుస్త్వం ఖాద ఖాద త్వం తాగుస్తాగుస్త్వం ఖాద ఖాద ఖాద త్వం ఖాద సుఖాదితాన్ సుఖాదితాన్ ఖాద త్వం ఖాద సుఖాదితాన్ సుఖాదితాన్ సుఖాదితాన్ ఖాద ఖాద సుఖాదితాదితానిషు జనేషు జే జే జనేషు మలింలవో మలింలవో జనేషు జే జే జనేషు మలింలవ జనేషు మలింలవో మలింలవో జనేషు జనేషు మలింలవస్తేనాసస్తేనాసో మలింలవో జనేషు జనేషు మలింలవస్తేనాసస్తేనాసో మలింలవో మలింలవస్తేనాసస్తస్కరాస్తస్కరాస్తేనాసో మలింలవో రావణేవనేస్కరాస్తస్కరావణేషు ఏ జే కక్షే శృఘాయవో అఘాయవ కక్షు ఏ జే కక్షే శృఘాయవేష్వఘాయవో అఘాయవ కక్షు కక్షేష్వఘాయవస్తాగుస్తానఘాయవక్షేషుకక్షేష్వఘాయవస్తాగుస్తాన ఘాయవో అఘాయవస్తాగుస్తే దేదాన ఘాయవో అఘాయవస్తాగుస్తే దేతాగుస్తాగుస్తే దధామి దధామి దేతాగుస్తాగుస్తే దధామి దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా దిప్సా ది వినాకమక్షదక్షన్నాకం వినాకమక్షత్ నాకమక్షదక్షన్నాకం నాకమక్షత్ సవితా సవితా అంగాన్యంగా దృష్టియా శఫా శ్రఫాదిష్ట్యా అంగాన్యంగానిష్ట్యా ప్రభోతే పూరుషత్వత పూరుషత్వత ప్రభోతే పూరుషత్వత ప్రభోతే పూరుషత్వత ప్రభోతే పూరుషత్వత భూతి పూరుషత్వత పూరుషత్వత ప్రభోతే పూరుషత్వత దేవేషు దేవేషు జసవిత సవితేషు దేషు సవిత మానుషేషు సవిత సవితం మానుషేషు మానుషేషు సవిత మానుషేషు నాగోమృతనాగోమృతనాంచోదయత్రీ చోదయత్రీ సోమృతనాంచేతంతి చేతంతి సోమృతనాంచోదయత్రీ చోదయత్రీ సోమృతనాంచేతంతి అవస్వసి మాజా అవస్వధావ

ఊర్భజే ప్రభు ఊర్భజే వితరా వితరా ఊర్భజే ప్రభు ఊర్భజే వితరా వితరా వితరా ఊర్భజే ఊర్భజే వితరా నభ్యసే భన్నభ్యసే వితరా ఊర్భజే ఊర్భజే వితరా నభ్యసే ఇది పూర్వజేరానభ్యసే భన్నభ్యసే వితరా వితరా నభ్యసే భర్గే భర్గేర్భన్నభ్యసే వితరా వితరా నభ్యసే ఇది చతుర్థకాండే ప్రథమ ప్రశ్నస్య ఘనపాఠ సమాప్తః.